ఏమిటి లోకం పలుగా కుల లోకం తన్నది వట్టి పిచ్చి మనసన్నవి మరో పిచ్చి మనాగి నా తోసి పుచ్చి అనుభవించు తెగించి మమ తన్నది వట్టి పిచ్చి మనసన్నవి మరో పిచ్చి మనాగి నా తోసి పుచ్చి అనుభవించు తెగించి అరే ఏమిటి లోకం పలుగా పుల లోకం తన్నది వట్టి పిచ్చి మనసన్నవి మరో పిచ్చి మనాగి నా తోసి పుచ్చి అనుభవించు తెగించి ఏమిటి లోకం పలుగా పుల్ల లోకం.